యాకే యాకే యాకే ఎల్తీయా మల్లి కివి యాకే ఎల్తీయా మల్లి ఎల్లే బేకు అంద్రే ఎన్ను అత్తిర బాయిల్లి గసి అత్తిర బాయిల్లి ఈయా పి పి పి పి పి పి పి ఊదు ఊదు పి పి డుం డుం డుం డుం డుం డుం డుం బడి బడి డోలు ఒన్నమ్మ చిన్నమ్మ ఒన్నమ్మ చిన్నమ్మ ఎల్లమ్మ మల్లమ్మ నాచిక ఏకమ్మ నిన్నె తనకిల్లద కొంకు బింకావయ్యార ఏనమ్మా బీసో గాలిగే బడుకో చెలువెగే బీసో గాలిగే బడుకో చెలువెగే సోతు సోతు బడవాడే ಹೊಸ ಚಂದ ನಿನ ಕಣ್ಣ ತುಂಬೈತೆ